పదకొండు కలలో కల. ఇది విని రాముడు మరో సూటి ప్రశ్న వేశాడు. రాముడు, గురుదేవా, మీరు రెండు విభిన్న ప్రతిపాదనలు చేసి ఆ రెండు ఒకటే పొమ్మంటున్నారు. ఈ దృశ్య పదార్థమంతా నిజంగా ఉందంటారా లేదంటారా? లేదనేటట్టయితే ఈ దృశ్యం మీద వ్యామోహం పోగొట్టుకో ఆయసరు 15 అని మీరు బోధించకూడదు. లేని దానిగూర్చి బోధనెందుకు? దృశ్యం ఉందనేటట్లయితే మీరు ఎన్ని చెప్పినా అది పోదు. ఎందుకంటే సత్త ఉన్నదానికి నాశం అసంభవం. కనుక ఈ దృశ్యం ఉందనే నేను అనుకుంటున్నాను. ఇది ఒక వ్యాధి వంటిది అనుకుంటున్నాను. ఈ వ్యాధి ఎలా ఉపశమిస్తోందో ఆ ఉపాయం చెప్పండి. వశిష్ఠుడు, శ్రీరామ, నువ్వు చెప్పింది నిజం. దృశ్యమనేది ఉన్నట్లయితే అది చచ్చినా పోదు. అది నిజంగా ఉన్నట్లయితే ఆత్మకు మోక్షమనేదే అసంభవం. మోక్షమనే మాటే లేదందామంటే కొందరు పెద్దలు జీవన్ముక్తులై మోక్షదశను స్వయంగా అనుభవిస్తున్నామని చెబుతున్నారు. కనుక నిశ్చయమైన సత్యమేమంటే ఈ కనిపించే దృశ్యం పరిపూర్ణంగా లేనిదే. సద్రూపమైన దృశ్యం లేనే లేదు. రాముడు బాణంలాగా మరో ప్రశ్న వేశాడు. గురుదేవా, లేని ప్రపంచం కనిపించి సుఖదుఃఖాలను కలిగిస్తోంది అంటున్నారు మీరు. గొడ్రాలి కొడుకు కొండల్ని పిండి చేశాడని చెబితే నమ్మమంటున్నారు? నమ్మాలా? వశిష్ఠుడు అంతే వేగంగా సమాధానం చెప్పాడు. రామ, నమ్మటం కాదు, తెలుసుకో. ఈ ప్రపంచం లేనే లేదు, పుట్టనే లేదు, అయినా కనిపిస్తోంది. ఇది ఇలా కనిపించటానికి కారణం నీ మనస్సే. నీ మనస్సుకు ఇలా చేసే గుణం ఉంది. అది నీకు స్వప్నాలను చూపించడం లేదా? రామ, మరో మాట విను. మనోదృశ్యమయం దోషం తనోతీమం క్షయాత్మకం. అసదేవ సదాకారం స్వప్నః స్వప్నాంతరం యథా ఊ.4.78. నీ కల అసత్యమని నువ్వు తేలికగానే అంగీకరిస్తున్నావు. ఒక్కొక్కసారి కలలో కల వస్తుంది అంటే నువ్వే కలలో మరో శరీరం ధరించి ఉండి కలగంటున్నావు. ఆ రెండవ కల మాటేమేటి? దాన్ని సత్యమంటావా అసత్యమంటావా? నీ రెండవ స్వప్నరాజుకు ఆ రెండవ స్వప్నలోకం స్పష్టంగా కనిపిస్తోంది. కనుక దాన్ని అసత్యమంటే ఆయన ఊరుకోడు. కానీ సత్యమందామంటే ఆ రెండవ కల మొదటి కలలో నుంచి పుట్టింది. మొదటి కలేమో అసత్యమని నువ్వు ఒప్పుకుంటున్నావు. మొదటి కల అసత్యమైతే అసత్యం వల్ల పుట్టిన రెండవ కల అసత్యమే కావాలి. కనుక నువ్వేమో రెండవ కల అసత్యమంటావు. నీ రెండవ స్వప్నరాజుగారు అది నాకు కనిపిస్తోంది కనుక సత్యమంటాడు. ఆ రెండవ స్వప్నరాజు సత్యమైన ద్రష్ట అయితే అప్పుడు ఆయన చూసే దృశ్యం సత్యమయ్యే అవకాశం ఉండేది. కాని ఆయనే సత్యం కాడే. ఆయన ద్రష్టృత్వము సత్యం కాదే. ఇంకా ఆ దృశ్యం సత్యమెలా అవుతుంది? కాని మీ రెండవ స్వప్నరాజుగారు, నా ప్రపంచం సత్యమండి, సత్యమైన నా ప్రపంచం అసత్తులోంచి ఎట్లా జన్మిస్తుంది అని దబాయిస్తే చెల్లుతుందా? భ్రాంతి వల్ల కూడా అసత్తులోంచి సత్తు వచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇంద్రజాలాన్ని చేసేది మనస్సే. కనుక రామ, నీ రెండవ స్వప్నానికి అన్వయించిన తర్కాన్ని ప్రస్తుత ప్రపంచానికి అన్వయించి చూసుకో. ఇది కూడా లేని మనస్సులోంచి పుట్టిందే. అందువల్ల ఇది కూడా లేనిదే. కనుకనే ఈ ప్రపంచం స్వప్నంవలే మిథ్యా అని మేము చెబుతున్నాం. ఈ గారడి చేసేది మనస్సే అని కూడా చెబుతున్నాం. సురతి వల్గతి గచ్చతి యాచతే భ్రమతి మజ్జతి సంహరతి స్వయం అపరతాముపయాత్యపి కేవలం చలతి చంచల శక్తితయా మనః. ఊ.4.80. ఆయసర్వ్ 16. రామ, ఈ మనస్సుకి చంచల శక్తి ఉంది. ఆ శక్తి వల్ల ఎన్నో వేషాలు వేస్తుంది. తాను ప్రత్యేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గుర్రంలాగా గంతులు పెడుతుంది. ఇటూ అటూ తిరుగుతుంది. అది కావాలి ఇది కావాలని దేవిరిస్తుంది. తనే స్వయంగా భ్రమలో పడుతుంది. ఇదే స్వప్నం. తనే స్వయంగా మునిగిపోయి తనే లేకుండా పోతుంది. ఇదే సుషుప్తి. తనే సంసారిత్వాన్ని పొంది సుఖదుఃఖాలలో గిలగిలా కొట్టుకుంటుంది. ఇదే జాగ్రత్తు. తనే కైవల్యాన్ని పొంది అన్నిటికన్నా మిన్నగా ఉంటుంది. ఇదే మోక్షం. ఇన్ని నాటకాలు ఆడేది మనస్సే అని వశిష్ఠ భగవానుడు 4వ సర్గ పూర్తి చేశాడు. రాముడికి ఈ తర్కం బాగా నచ్చింది. ఈ ప్రపంచం మిథ్య అని నిశ్చయమైంది. అయితే ఎక్కడైనా మిథ్యా పదార్థం కనిపిస్తూ ఉంటే దానికి ఒక అధిష్టానం ఉండాలి. కనుచికట్లో తాడుముక్క ఉంటే సర్పం అనే భ్రాంతి కలుగుతుంది. ఈ తాడే అధిష్టానం. తాడుముక్కే లేకపోతే భ్రాంతే కలిగేది కాదు. కనుక భ్రాంతి కలిగిన చోట అధిష్టానం ఉండి తీరాలి. ఈ జగత్తనే భ్రాంతికి అధిష్టానం ఏమై ఉంటుంది అని శ్రీరాముడు ఆలోచించి ఆ మాటే అడిగేశాడు. వశిష్ఠుడు, రామ, బాగా అడిగావు. ఆ అధిష్టానాన్నే పరమాత్మ అంటారు. సర్వదృశ్య పదార్థాలు అపసంహారమైపోగా ఏది మిగులుతుందో అదే పరమాత్మ. అతని లక్షణం ఇలా ఉంటుందని వేదాలే చెప్పలేకపోతున్నాయి. జీవన్ముక్తులు మాత్రం ఆ పరమాత్మను సాక్షాత్కరింపచేసుకుంటున్నారు. ఈ ప్రపంచానికి అధిష్ఠానం ఏమిటని నువ్వడిగావు అంటే ఒకనొక అధిష్ఠానం నుంచి వివర్త రూపంగా ఈ జగత్తు పుట్టినట్లు కనిపించే అవకాశం ఉందని నువ్వు గ్రహించావు. అది మంచి ఊహ. ఈ ప్రపంచం మొత్తానికి వివర్తోపాదాన కారణం ఆ పరమాత్మే. వివర్తోపాదాన కారణం అంటే ఏమిటో పూర్వమే నీకు చెప్పాను. తాడు ఉన్న చోట పాము కనిపించటమే వివర్తం. సర్పమనే భ్రాంతికి మూలకారణమైన తాడే ఇక్కడ వివర్తోపాదాన కారణం అని పూర్వం చెప్పుకున్నాం. ఈ ప్రపంచానికి అధిష్టానము, వివర్తిపాదన కారణము కూడా ఆ పరమాత్మే. వశిష్ఠుడిలా చెప్పి 5వ సర్గ పూర్తి చేసి అక్కడితో ఆగక 6వ సర్గలోకి ప్రవేశించి తని కొనసాగించాడు. రామ, ఈ ప్రపంచం పరమాత్మ నుంచి వివర్తంగా పుట్టిందని తెలిసింది కదా. వివర్తంగా జన్మించడం అంటే ఏమిటి? భ్రాంతి వల్ల జన్మించడమే. భ్రాంతి ఎప్పుడు కూడా తత్వజ్ఞానం వల్ల నశిస్తుంది. దేని యొక్క తత్వం? అధిష్టానం యొక్క తత్వం. కనుక ఇక్కడ అధిష్టానమైన పరమాత్మ యొక్క తత్వం తెలిస్తే ప్రపంచమనే భ్రాంతి పూర్తిగా తొలగిపోతుంది. ఇదే ముక్తి. దీనికి సత్సాంగత్యము, సత్శాస్త్రాభ్యాసము అపకరిస్తాయి అని వశిష్ఠుడు ముగించాడు.